లఘు సిద్ధాంత కౌముది అధ్యయనంలో అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం చదువుకోబోతున్న సూత్రం 18వ సూత్రం, అత్సంధి ప్రకరణంలో నచిచ అనే సూత్రం. ఇది సంధిని విధించే సూత్రం కాదు, విధి సూత్రమే కానీ సంధికి సంబంధించింది కాదు, ద్విత్వాన్ని విధించే సూత్రం. మనం శుద్ధ్యుపాస్య అనే ఉదాహరణాన్ని వరుసగా సాధిస్తున్నాం కదా, ఆ ప్రక్రియలో ధకారానికి ద్విత్వం చేయడం కోసం ఈ సూత్రాన్ని మధ్యలో వాడుతున్నారన్నమాట. సూత్ర విభాగం అనచి చ అని, దీనికి అర్థం అచహ పరస్య యరహ ద్వే వాస్తహ నతు అచి. అంటే అచహ పరస్య యరహ, అచి కంటే పరంగా ఉన్న ఎర ప్రత్యాహార వర్ణములకు ద్వే వాస్తహ, ద్విత్వం అనేది వికల్పంగా అవుతుంది. నతు అచి, ఒకవేళ ఆ ఎర్ ప్రత్యాహార వర్ణానికి కనుక అచ్చుపరంగా ఉంటే ద్విత్వం కాదు అని ఈ సూత్రానికి అర్థం. అంటే ముందు అచ్చుండాలి, ఆ తర్వాత ఎర్ ప్రత్యాహారం ఉండాలి, దాని తర్వాత మళ్ళీ అచ్చు ఉండకూడదు, అప్పుడు ఈ అచ్చు తర్వాత ఉన్న ఎర్కి ద్విత్వం అవుతుంది వికల్పంగా అని అర్థం. ఉదాహరణ చూస్తే సుధు యు ఉపాస్య అనుండగా, సుధు యు ఉపాస్య, ఉకారం తర్వాత ధకారం, ధకారం తర్వాత యకారం, యకారం తర్వాత మళ్ళీ ఉకారం ఉంది. అంటే అచ్చు తర్వాత ఎర్, ధకారం ఎర్ ప్రత్యాహార వర్ణమే. ఎర్ అంటే ఎవరటి నుంచి శషసర్ వరకు, అంటే వ్యంజన వర్ణాల్లో హకారం వదిలేసి మిగిలినవన్నీ ఎర్ ప్రత్యాహార వర్ణాలే. ఎర్ ప్రత్యాహార వర్ణము ఇప్పుడు ధకారం ఎర్ ప్రత్యాహార వర్ణంలో వస్తుంది, ఉకారం తర్వాతే ఉంది ధకారం, కాబట్టి అచ్చు తర్వాత ఎర్, ఎర్ తర్వాత మళ్ళీ యకారం, ఇది కూడా ఎర్రే. దీని తర్వాత ఈ యకారం తర్వాత మళ్ళీ అచ్చు ఉంది, అంటే యకారం ఎర్రే కానీ యకారానికి ముందు అచ్చు లేదు, యకారం తర్వాత వచ్చుంది, కాబట్టి యకారానికి ద్విత్వం కాదు. కానీ ధకారంకి ఎలా ఉంది, ధకారానికి ముందు అచ్చుంది, ధకారం తర్వాత అచ్చులేదు, కాబట్టి ఇక్కడ ధకారం యకారం రెండు ఎర్రులైనా ధకారంలో మాత్రమే ఈ సూత్రం చెప్పిన లక్షణం పడుతుంది, కాబట్టి ధకారానికి ద్విత్వం చేస్తే సుధు ధు యు ఉపాస్య అని ఉంటుంది. అందుకే ఇది ధకారస్య ద్విత్వం అని వృత్తిలో చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ధకారానికి ద్విత్వం చేసిన రూపం సు ధు ధు యు ఉపాస్య.